వైభవ దనదన్ మాత్ మగే తత్ రాత్రియ కతియలా నుమత్ గియానం ఘటక్ తియేద మటత్ ఇరక్ నయనా హరిణ గణ మధురే ఆత్మయమ మగే రాత్రియమ వెన్నే ఏతుంగెన్ననం ఏయ్ తురులెమ వేదనాల అవిలిన దివి కథరేశరణ తవత్ పలక్ నటన్ కౌరువత్ నతి భవదన మాత్ మగే తత్ రాత్రియ కతియలా నుమత్ గియానం ఘటక్ తియేద మటత్ ఇరక్ నయనా.